శ్రీయేసు భగవాన్ తన ప్రేమ నుంచి కన్నీరు తుడుస్తాడు. సంతాపమంతా తీరిన వేళలో ఉల్లాసం పొంగునులే. మేఘ తేరుపై తన ప్రక్కనుంచుకొని స్వర్గ రాజ్యములో మన చేర్చునులే. అమ్మ కూడా అపురమౌ తన ప్రేమ పొందుతుంది. శ్రీ యేసు భగవాన్ తన ప్రేమ నుంచి కన్నీరు తుడుస్తాడు. సంతాపమంతా తీరిన వేళలో ఉల్లాసం పొంగొనుని మేఘ తేరుపై తన ప్రక్కనుంచుకొని స్వర్గ రాజ్యంలో మన చేర్చునులే. అమ్మ కూడా అద్భుతము తన ప్రేమ పొందుతుంది. ప్రపంచ సంతోషం కోసం నడిచాను నేను పెడదారి. ప్రేమ కోరి మోహ తలంపు పాపపు మార్గం నడిచాను. నేనింత చేసినా కోప పడక ప్రేమతోడ రక్షించితివి. అంత్య తీర్పున భయపడకుండా ప్రభు ముఖమునే చూచెదను. శ్రీ యేసు భగవాన్ తన ప్రేమ నుంచి కన్నీరు తుడుస్తాడు. సంతాపమంతా తీరిన వేళలో ఉల్లాసం పొంగునులే. మేఘ తేరుపై తన ప్రక్కనుంచుకొని స్వర్గ రాజ్యంలో మన చేర్చునులే. అమ్మ కూడా అపురము తన ప్రేమ పొందుతుంది. స్తుతులు పాడి ఆనంద హేళ ఆయన నామం పొగడెదను. ఆపద యందు కాపాడువాడని ఆయన కరుణను చాటెదను. పాపంలో పడ్డ తోటి వారికి చేయుతనిచ్చి తోడుందా. గర్వంతో పడిన వారిని ప్రేమతో ముత్తాడి పైకి లేపెదము. శ్రీయేసు భగవాన్ తన ప్రేమ నుంచి కన్నీరు తుడుస్తాడు. సంతాపమంతా తీరిన వేళలో ఉల్లాసం పొంగునులే. మేఘ తేరుపై తన ప్రక్కనుంచుకొని స్వర్గ రాజ్యంలో మన చేర్చునులే. అమ్మ కూడా అపురము తన ప్రేమ పొందుతుంది. శ్రీ యేసు భగవాన్ తన ప్రేమ నుంచి కన్నీరు తుడుస్తాడు. సంతాపమంతా తీరిన వేళలో ఉల్లాసం పొందునులే. మేఘ తేరుపై తన ప్రక్కనుంచుకొని స్వర్గ రాజ్యంలో మన చేర్చునులే. అమ్మ కూడా అపురము తన ప్రేమ పొందుతుంది.